పక్షులు ఎలా ఎగురుతాయి? 41వ భాగం. పక్షి కూడా రెక్కల కారణంగా లిఫ్ట్ అనే శక్తిని పుట్టించి పైకి ఎగురుతుంది. అక్కడ ముందుకు కదులుతుంటే మాత్రం పక్షులు రెక్కలు ఆడించకుండానే ముందుకు వేగంగా పోగలుగుతాయి. ఆకాశంలో ఎత్తున ఎగురుతున్న డేగలను, ఇతర పక్షులను గమనిస్తే ఈ సంగతి తెలుస్తుంది. గాలి కారణంగా పుట్టిన తోపును వాడుకుంటూ రెక్కల సాయంతో దిక్కులు మారుతూ పక్షులు ఈ రకంగా ఎగరగలుగుతాయి. గాలిలోని వేడిమి తేడా ఆధారంగా పక్షులు వేగంగా ఎత్తులకు ఎగరగలుగుతాయి. ఇక రెక్కలను ఆడించినందుకు దిశ మారటం, కిందకు రావటం లాంటివన్నీ వీలవుతాయి. పక్షి ఎగరటంలో తోకకు గొప్ప పాత్ర ఉంటుంది. రకరకాల ఆకారాలు గల పక్షులు రకరకాలుగా ఎగరగలుగుతాయి. గద్దజాతి పక్షుల రెక్కలు చాలా పెద్దవి కాబట్టి వాటికి బాగా వేగంగా ఎగిరే వీలు ఉంటుంది. సముద్రం మీద ఎగిరే పక్షులు నీటిలోని చేపలను పట్టడానికి వీలుగా చాలా వేగంగా కిందకి దూకగలుగుతాయి. వలస పక్షులు అలుపు లేకుండా చాలా చాలా దూరాలను దాటగలుగుతాయి. మొత్తానికి ఎగరడంలో రెక్కలు, వాటి మీద కదిలే గాలి పాత్ర ముఖ్యమని అర్థం చేసుకుంటే చాలు. పదార్థ నిర్మాణం గురించి, రకరకాల బలాలు శక్తుల గురించి భౌతిక శాస్త్రం చెబుతుంది. ఇక్కడ మనం కొన్ని రకాల బలాల గురించి తెలుసుకుందాం. ఫిజిక్స్ తెలిసి పక్షులు ఎగరలేదు. వాటిని గమనించిన తర్వాత ఫిజిక్స్ తెలిసింది. ఆ తెలివి ఆధారంగా మరెన్నో యంత్రాలు, సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రకృతి నుంచి పరిశీలించిన అంశాలే సైన్స్ అన్న విషయానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఇంతకు భౌతిక శాస్త్రం అంటే బడిలో చదువు చెప్పే విధానం చాలా పద్ధతిగా ఉంటుంది. భౌతిక శాస్త్రం అనే ఫిజిక్స్ పాఠం దాని నిర్వచనంతో మొదలవుతుంది. అక్కడ విద్యార్థులకు అంశాలను వివరించడానికి పంతులు గారు ఉంటారు. కానీ ఫిజిక్స్ గురించి చెప్పాలంటే అందులోని అంశాలతో మరో రకంగా పరిచయం కలిగించి అప్పుడు సిద్ధాంతాలు, నిర్వచనాల దగ్గరికి రావాలి. మనకు నిర్వచనంతో పనిలేదు, విషయం అర్థమైతే చాలు. ఫిజిక్స్ అన్నది ఇంగ్లీష్ మాట. దానికి సకాయంగా ఉన్న వస్తువుల, పదార్థాల సమాచారం అని అర్థం. భౌతిక శాస్త్రం అన్నది సంస్కృతం మాట. ఇది కూడా అర్థం కాదు. ఇంతకు ఫిజిక్స్లో ఏమి ఉంటుంది? ఒక్క మాటలో జవాబు చెప్పాలంటే ఫిజిక్స్లోనే ఈ ప్రపంచమంతా ఉంటుంది. ఒక పెద్ద పేలుడు జరిగి ఈ విశ్వం పుట్టిందని అంటారు. అక్కడి నుండి మొదలై అంతరిక్షం, సౌరమండలం, అందులో భూమి, అక్కడి వాతావరణం, దానిలో మనం, మరెన్నో పదార్థాలు, సంగతులు ఇక్కడ దాకా వచ్చాం. ఈ నడిచిన 2 లైన్ల కథలో మనిషి బతుకు ఒక మాట అంత కూడా ఉండదు. అయినా ఈ మనిషి అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకనే పదార్థం పుట్టుక అర్థమయ్యింది. నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, గెలాక్సీల గురించి, మరెన్నో విషయాల గురించి అర్థమయ్యింది. ఈ ప్రపంచంలో ప్రకృతి ఉంది. అందులో మనతో సహా జీవజాలం ఉంది. వీటిని నడిపించే శక్తి కదలికలు, కాంతి, శబ్దాలు, విద్యుత్తు, పదార్థం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ రసాయనాలతో నిర్మింపబడి ఉన్నాయి. మీరు, నేను, చెట్టు, పిట్ట కూడా రసాయనాలతోనే నిర్మింపబడ్డాయంటే అబద్ధం కాదు. ఈ రసాయనాల పరిస్థితులను, పనితీరును ఫిజిక్స్ అంటారు. పరిశోధన మొదలైన తర్వాత ఫిజిక్స్ చాలా ముందుకు సాగింది. రాకెట్లు వచ్చాయి. విశ్వం లోతుల్లోకి వెళ్ళగలిగే వీలు కలిగింది. ఇక టెలిఫోన్, టెలివిజన్, వంట గ్యాసు, కిరసనాయిలు మొదలైనవి కూడా ఫిజిక్స్ చెప్పినందుకే అందుబాటులోకి వచ్చాయి.